देव्युवाच देवदेव महादेव त्रिकालज्ञ महेश्वर करुणाकर देवेश भक्तानुग्रहकारक अष्टोत्तरशतं लक्ष्म्याः श्रोतुमिच्छामि तत्त्वतः ईश्वर उवाच देवि साधु महाभागे महाभाग्यप्रदायकं सर्वैश्वर्यकरं पुण्यं सर्वपापप्रणाशनं सर्वदारिद्र्यशमनं श्रवणाद्भुक्तिमुक्तिदं राजवश्यकरं दिव्यं गुह्याद्गुह्यतरं परं दुर्लभं सर्वदेवानां चतुष्षष्टिकलास्पदं पद्मादीनां नवानां च निधीनां नित्यदायकं समस्तदेव संसेव्यम् अणिमाद्यष्टसिद्धिदं किमत्र बहुनोक्तेन देवी प्रत्यक्षदायकं तव प्रीत्याद्य वक्ष्यामि समाहितमनाश्रुणु अष्टोत्तरशतस्यास्य महालक्ष्मीस्तु देवता क्लीं बीजपदमित्युक्तं शक्तिस्तु भुवनेश्वरी अंगन्यासः करन्यासः सहित्यादि प्रकीर्तितः वंदे पद्मकरां प्रसन्नवदनां सौभाग्यदां भाग्यदां हस्ताभ्यामभयप्रदां मणिगणैः नानाविधैर्भूषितां भक्ताभीष्टफलप्रदां हरिहर ब्रह्मादिभिः सेवितां पार्श्वे पंकजशंखपद्मनिधिभिः युक्तां सदा शक्तिभिः सरसिजनयने सरोजहस्ते धवलतरांशुकगंधमाल्यशोभे भगवति हरिवल्लभे मनोज्ञे त्रिभुवनभूतिकरि प्रसीदमह्यं प्रकृतिं विकृतिं विद्यां सर्वभूतहितप्रदां श्रद्धां विभूतिं सुरभिं नमामि परमात्मिकां वाचं पद्मालयां पद्मां शुचिं स्वाहां स्वधां सुधां धन्यां हिरण्मयीं लक्ष्मीं नित्यपुष्टां विभावरीं अदितिं च दितिं दीप्तां वसुधां वसुधारिणीं नमामि कमलां कांतां कामां क्षीरोदसंभवां अनुग्रहप्रदां बुद्धिं अनघां हरिवल्लभां अशोकां अमृतां दीप्तां लोकशोकविनाशिनीं नमामि धर्मनिलयां करुणां लोकमातरं पद्मप्रियां पद्महस्तां पद्माक्षीं पद्मसुन्दरीं पद्मोद्भवां पद्ममुखीं पद्मनाभप्रियां रमां पद्ममालाधरां देवीं पद्मिनीं पद्मगंधिनीं पुण्यगंधां सुप्रसन्नां प्रसादाभिमुखीं प्रभां नमामि चंद्रवदनां चंद्रां चंद्रसहोदरीं चतुर्भुजां चंद्ररूपां इंदिरां इंदुशीतलां आह्लादजननीं पुष्टिं शिवां शिवकरीं सतीं विमलां विश्वजननीं तुष्टिं दारिद्र्यनाशिनीं प्रीतिपुष्करिणीं शांतां शुक्लमाल्यांबरां श्रियं भास्करीं बिल्वनिलयां वरारोहां यशस्विनीं वसुंधरामुदारांगां हरिणीं हेममालिनीं धनधान्यकरीं सिद्धिं स्त्रैणसौम्यां शुभप्रदां नृपवेश्मगतानन्दां वरलक्ष्मीं वसुप्रदां शुभां हिरण्यप्राकारां समुद्रतनयां जयां नमामि मंगलादेवीं विष्णुवक्षस्थलस्थितां विष्णुपत्नीं प्रसन्नाक्षीं నారాయణ సమాశ్రితాం దారిద్ర్యధ్వంసినీం దేవీం సర్వోపద్రవవారిణీం నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం త్రికాల జ్ఞాన సంపన్నాం నమామి భువనేశ్వరీం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీవిష్ణుహృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమల కోమల గర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే త్రికాలం యోజపేద్విద్వాన్ షణ్మాసం విజితేంద్రియః దారిద్ర్యధ్వంసనం కృత్వా సర్వమాప్నోతి యత్నతః దేవీ నామ సహస్రేషు పుణ్యమష్టోత్తరం శతం యేన శ్రియమవాప్నోతి దరిద్రః కోటి జన్మసు భృగువారే శతం ధీమాన్ పఠేద్వత్సరమాత్రకం అష్టైశ్వర్యమవాప్నోతి కుబేర ఇవ భూతలే దారిద్ర్యమోచనం నామ స్తోత్రమంబాపరం శతం యేన శ్రియమవాప్నోతి కోటి జన్మ దరిద్రతః భుక్త్వా తు విపులాన్ భోగాన్ అస్యాస్యాయుజ్యమాప్నుయాత్ ప్రాతఃకాలే పఠేన్నిత్యం సర్వదుఃఖోపశాంతయే పఠంస్తు చింతయేద్దేవీం సర్వాభరణభూషితాం.